వర్షమొచ్చి ఆ సిసి రోడ్డు పైన ఉప్పొంగి ఆ నీరు మురికి కాలువ చేరే, వర్షపు ఆ నీరు నిలువ ఉంచుతమన్న పథకాలన్నీ ఒట్టి నీటి మూటరాయే. దశబంధ చెరువులు నగరానికి ఎన్నున్న రియల్ ఎస్టేట్ వచ్చేనా, నాగన చెరువులన్నీ మింగేనా దేవుడా. భూగర్భ జలాలు అడుగంటి పోతుంటే సోద్యంబు చూస్తున్నారో నాగన, ఇది ఏమి పాలనమ్మో దేవుడా. ఉద్యానవనాలు ఎత్తైన అడవులు అడ్డగోలుగా చెట్లు అక్రమంగా నరికి, సుఖ దందగాళ్ళు కన్ను పడ్డ చోట వాగులు వంకలు నామరూపాలేవు, గనుల పేరు మీద నేలంతా కబ్జాయ పురుగులు తొలిసినట్టు నాయన, నేలంతా తొలిసిరమ్మో దేవుడా. నేల మీద తేమ కరువయ్యి పోతుంది, వట్టి మట్టి కూడా బండయ్యి కాలింది, డబ్బుంది కదా నీ లోతు బావు లేస్తే భవిష్యత్తు తారాల బతికే సీకటవు, నీళ్లు పోయినాక జన జీవ రాసుల బతుకు గండమాయను నాయన, తలుసుకుంటే దుఃఖమో దేవుడా. పోవు కరువు కాటకాలతో అల్లాడిపోవురా ఈ నేల జనమంతా, పశుపక్షాదులను సాదేటి నేలమ్మ దుఃఖపడకుండా చూసుకోవాలిరా, జన్మనిచ్చినట్టి ఈ నేలమ్మను పచ్చ చందమామూలే నాయన, సాదుకోవాలిరా నాయన. సోద్యంబు